125 సర్వక స్త్రీ సం భా సర్వకర్తి సర్వం సమస్తం స్వసత్యా మార్కుపతయా కరోతీతి తథా ఈసత ఈశనిభః ఇతి శ్రుతేః ఓం సర్వక సర్వకర్తియ నమః ఆం వి పరమేశ్వరి మాయారూపమైన స్వశక్తితో సర్వమును సృజించుచున్నది. ఈసత ఈశానిభ్యః మాయా సబలిత చైతన్యము సర్వసమృద్ధములైన స్వీయ శక్తుల ద్వారా సర్వప్రపంచ కార్యనిర్వహణము చేయుచున్నది అను శృతి సలన సచ్చిదానంద స్వరూపిణి సృష్టి స్థితి లయకర్తి యగు పరమేశని సర్వక స్త్రీ అని స్తుతింపబడుచున్నదని భావము. 204 తిసతి భాష్య